ఆనందమంటే నువ్వే, ఆనందమంటే నువ్వే, నువ్వంటే నువ్వే, నీవంటిది నువ్వే, నువ్వే అందమంటే నువ్వే. నువ్వుగాక వేరెవరైనా నవ్వలేదు వెన్నెలలాగా, నువ్వు లేక వెన్నెలలైనా నవ్వలేము పున్నమి వేళ. నువ్వుగాక వేరెవరైనా నవ్వలేదు వెన్నెలలాగా, నువ్వు లేక వెన్నెలలైనా నవ్వలేవు పున్నమి వేళ, నవ్వలేవు పున్నమి వేళ అందమంటే నువ్వే. కొలను వంటి కన్నులలోన కళుకులేను తూపుల చేపలు, వలపు బలను దేశానంటే ఎగిరి మనసులో పడతాయి. కొలను వంటి కన్నులలోన కళుకులేను తూపుల చేపలు, వలపు బలను దేశానంటే ఎగిరి మనసులో పడతాయి, ఎగిరి మనసులో పడతాయి అందమంటే నువ్వే. నీలాగే నింగికి అగసి, నాలాగే నీడలు పరచి, మనలాగే జగతికి సొగతో మాకుల్లో మరుగైపోరా. నీలాగే నింగికి అగసి, నాలాగే నీడలు పరచి, మనలాగే జగతికి సొగతో మాకుల్లో మరుగైపోరా, మాకుల్లో మరుగైపో.